103 హరిణే క్షేణ సం ధా హరిణే క్షేణ హరిణ్యా ఈ క్షణమివ ఈ క్షణం సా తథా అతిసంతోషేణ కాతరాక్షితి భావ యస్యాః 189 శంకర గ్రంథరత్నావళి సర్వత్ర సర్వదా సర్వద్రశ్చితివా భక్తేషు ఆదరదర్శనవ ప్రీతి భావ ఓం హరిణేక్షణాయే నమః గలదగుట చేత హరిణేక్షణ వి పరమేశ్వరి లేడి యొక్క చూపు వంటి చూపు అని ప్రస్తుతింపబడుచున్నది. ఆనందాతిశయముతో లేడివలే కాత రేక్షణయే కనురెప్పలాడించుచున్న కన్నులు గలది నిరంతరము సర్వత్రా సాక్షిభూతురాలే సర్వ ప్రపంచమును చూచునదని భావము.